నీడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, బంగారం మారు పేరు సువర్ణ, నా బంగారం నీవమ్మ సువర్ణ. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, బంగారం మారు పేరు సువర్ణ, నా బంగారం నీ బొమ్మ సువర్ణ. నా వాళ్ళు చుకుల రోజా చేస్తాను ప్రేమ పూజ, ఓ తీర్పు పెదవులమ్మ తిడుతున్న బాగుందమ్మ, మర్యాద కాదు ఇంక నన్ను ఏడిపించక, వినవే కసిరే అమ్మాయి నడుమే సన్నాయి, నడి చేతి శిల్పమోయి నువ్వు సొంతమైతే హాయి. నువ్వు ఆడికెళ్తే నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ. బుల్లి బుగ్గలు ఉన్నవెందుకో నీకు తెలుసునా, హాయ్ హాయ్గా బాయ్ ఫ్రెండ్ తో ముద్దు కోసమే తెలుసుకోవే, లిప్స్టిక్ పెదవులకు రాసేది ఎందుకో చెబుతా రీజనింగ్ ఒబామా తెలుసుకో, కుర్రాడి చూపు పడెందుకేలే ఇలాంటి సోకు అవునామైనా, తిడుతూ తిడుతూనే నన్ను చూస్తున్నావే, నీ మనసు నాకు చెప్పే ఐ లవ్ యు, ఆ బ్రహ్మ నిన్ను పంపినాడు నాకు గిఫ్ట్గా. నిజమే నువ్వే నా పవరు, నువ్వే నా ఫిగరు, నువ్వే నా లివరు, నువ్వే నా లవరు. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, నువ్వు కరుణిస్తే తసునవుతా సువర్ణ, నువ్వు కాదంటే చచ్చిపోతా సువర్ణ. అనుమతి తీసుకోకనే గుండెలోనికి తూసుకొస్తివే, ఎన్ని గుండెలే నీకు అమ్మడు, మనసు మొత్తము తోచుకెళ్తివే, కిలకిల నీ నవ్వు గుర్తొస్తూ ఉన్నదే, నేను దూరపోతున్నా డిస్టర్బ్ చేస్తున్నదే, నరాలలోన కరెంటు నింపే మెరకలేతో నీలో ఉందే. సీఎం పదవైనా బిలిగట్ స్థానమైనా ఇట్టే వదిలేస్తా నీ కోసం, ఆ బ్రహ్మ నన్ను పుట్టించను నీకు హాఫ్గా. ప్రామిస్ ఇటు రావే పిట్ట నా జిలేబీ పుట్ట, నేను చూస్తుంటే అట్ట నా ప్రాణ మాగదట్ట. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, బంగారం మారు పేరు సువర్ణ, నా బంగారం నీ బొమ్మ సువర్ణ.